స్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నామనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నయశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి వలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి, శ్రీ మహాభాగవతంలో సప్తమ స్కంధము జయ విజయులు అలా సనక సనందనాదుల శాపముల చేత మూడు జన్మములలో కామ క్రోధ లోభ అనేటటువంటి మూడు గుణములను కూడా పూర్తిగా విసర్జించి వాసనతో సహా జయించారయ్యా. వక్రం వింతయులేక పాయని మహావైరంబుతో నిత్య జాత క్రోధ స్మరణంబులన్ విదళితో జత్పాప సంఘాతులై చక్రచ్ఛిన్న మనస్కులై శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రింజందిరి వారి పార్శ్వచరులై సారూప్యభావంబునన్. కనుక ఏమాత్రము కూడా వేరు భావము లేని వైరభావం, వక్రము దాంట్లో ఏమాత్రము కూడా వంకర లేదు, పూర్తిగా వైరభావంతోనే వాళ్ళు ఆ స్వామి యొక్క చక్రము చేత నరకబడి వెళ్ళిపోయారయ్యా, సారూప్య భావాన్ని పొందారు అని అంటే ధర్మానందనుడు అంటూ ఉన్నాడట. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవ యక్ష ఫణిమిథునంబుల్. పరిభూత వ్యధనంబులు వ్యధలను పోగొట్టేయి సంసార జలధిని మధించి అవతలకి దాటించేటటువంటివి దేవతలని యక్షులని పనులను అలా మానవులను అందరినీ కూడా రక్షించేటటువంటి నరకేసరి కథనాలు వినిపించవయ్యా నాకు, వింటాను ఆ యొక్క నారసింహస్వామి చరిత్ర. మునీంద్ర వినిపింపుమని నా నారదుణ్ణిట్లనియే, కమలోదరు చేత సహోదరుండు హతుండయ్యనని విని, హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమానమానసుండై ఘూర్నిల్లుచు, ఆభీల దావ దహన జ్వాల అకరాళంబులైన విలోకన జాలంబుల గగనంబునం బొగలగయ నిరీక్షింపుచు, తటిల్లతో అంకుర సంకాశ ధగద్ధగిత దంత సందష్ట దశనచ్చదుండును, అదభ్రభయంకర భృకుటిత ఫాల భాగుండును, నిరంతరాశాంత దురంత వైరవేగుండునూనై, మహాప్రభాజాల జటాలంబగ సోలంబు కేలంబు అందుకొని సభామండపంబున నిలువంబడి, త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముచి హయగ్రీవ పులోమ విప్రచిత్తి ప్రముఖులైన దైత్యదానవులను ఆలోకించి ఇట్లనియే. ఆయన అడిగితే ఆ నారద మహర్షి చెప్తూ ఉన్నారు అని పోతన గారు వచనము. వచనము కూడా సంస్కృత పదభూయిష్టంగా, ఇప్పటి వారందరూ కూడా తెలుగు అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే పోతన భాగవతాన్నే చక్కగా వినాలి తెలిసిన వారి వద్ద. చదివినంత మాత్రం చేత పూర్తిగా తెలిసేది కాదు. టీకలు తాత్పర్యాలు కొంతవరకు ఉపయోగపడతాయి అంతే. ప్రతి పద్యములోనూ ఒక అలంకారం, అలాగే వచనములో ఒక లయ, అట్లాంటి మహారచన అది ఆయనది. అలా హిరణ్యకశిపుడు తన సహోదరుడు చనిపోయాడని విని పళ్ళు పటపటపట కొరుకుతూ కనుబొమ్మలు ఎగరవేస్తూ ఆ శూలాన్ని పట్టుకొని గిరగిరగిరగిర త్రిప్పుతూ ఆ రాక్షసులతో అంటూ ఉన్నాడు, నాకుందమ్ముడు మీకు నిచ్చలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్మహా సౌకర్యాంగముదాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట. ఈ వార్తాస్థితిన్ వింటిరే, నాకుందమ్ముడు మీకు నెచ్చలి. ఎవరు ఆ తమ్ముడు? హిరణ్యకశిపునికి తమ్ముడు హిరణ్యాక్షుడు. అయితే ముందు పుట్టినవాడు హిరణ్యాక్షుడే, కానీ కవల పిల్లలలో ముందు పుట్టిన వారిని చిన్నపిల్లలు అని అనేవారు పూర్వం. మరి ఇప్పటి సైన్స్ ఏమంటుందో సరే దాన్ని అలా ఉంచేసి ఆ పూర్వకాలమునందు కవల పిల్లల్లో ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు ఎలాగోనంటే ఆ వీర్యము ముందు గర్భమునందు పిండముగా ఏర్పడింది, తర్వాత పిండము అది ముందు బయటకు వస్తుందట. దానికి ఉదాహరణ కూడా ఒక గుహలోకి ఎద్దులు రెండు ఆబోతులు వెళ్ళినట్లయితే అక్కడ ముందుకు వెళ్ళటానికి దారి లేకపోతే రెండు ప్రక్క నుంచి రావటానికి వీలు లేనప్పుడు వెనక వెళ్ళింది ముందు తిరగాలి బయటికి రావటానికి. అలాగే కవల పిల్లలు ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు అంటుంటారు కనుక నాకుందమ్ముడు మీకు నిచ్చలి. మీరు విన్నారా, నాకు తమ్ముడు పోతన గారు అంటూ ఉన్నాడు. మీరందరూ కూడా నాకు తమ్ముళ్ళేనయ్యా, నెచ్చెలులు నాకు స్నేహితులే అన్నట్లుగా ఉన్నది పద్యము అని అంటూ ఉండేవారు పూర్వం. ఆ హిరణ్యాక్షుడు అతడిని సౌకర్యాంగము దాల్చి, సౌకర్యాంగం అంటే సోకర సంబంధమైనటువంటి ఆ శరీరము అంటే వరాహ స్వరూపాన్ని దాల్చి దానవ వధూ సౌకర్యముల్, ఆ దానవ స్త్రీల యొక్క మంగళకరములైనటువంటివి మంగళాలను హరించేశాడు. నీరుగా, ఇక్కడ నీరు అని అన్నప్పుడు బండిరా రాస్తారు, బండిరా రాసి నీరు అని అంటే బూడిద అని అర్థం, మామూలురా రాసి నీరు అని అంటే జలము అని అర్థం. ఈ తేడా కూడా ఉంది, ఇప్పుడు రా బండిరాలకి తేడా లేకుండా చేసేశారు, అరువులు తీసేశారు, ఇలాంటివి అరువు అరువులు అనేవాళ్ళు అలాంటివి తీసి పారేశారు. అసలు పదాలు శబ్దాలు అర్థాలతో కూడా పనిలేదు, ఇప్పటి పండితులకి పనిలేదు, చదువుకునే విద్యార్థులకి పనిలేదు, ఉపన్యాసకులకి అంతకంటే పనిలేదు. పుస్తకాలు చదవాలా, వచనాల్లో ఉన్నాయన్నీ చక్కగా బట్టి పట్టేసేయటము, ఒక ధార ఒక ధోరణి అలవాటు చేసుకుంటే ఆగకుండా చెప్పి పారేస్తుంటే ఏం చెప్పారో వాడికి తెలియదు వీడికి తెలియదు, చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు, అలా అయిపోయిందన్నమాట. అలా చేశాడు వైకుంఠుడు. విన్నారా ఈ వార్త అని అంటూ ఉన్నాడు. వాడు ఎటువంటి వాడు అనంటే వనముల నుండు చొచ్చు మునివర్గము లోపల ఘోణిగాడు సంజనన మెరుంగరెవ్వరును జాడ యొకింతయులేదు తన్నుడాసిన మరిడాయు వెంటబడి చిక్కక చిక్కడు వీని నొక్క కీలున మనమెల్ల లోబడక లోబడ పట్టుకొనంగవచ్చునే. అతన్ని ఎలా పట్టుకోవాలో చెప్తున్నాడు. నిజానికి ఏం చెప్తున్నట్టు ఇక్కడ, ఎక్కడైనా సరే నింద వచ్చిందనంటే అది నిందగా పైకలా కనిపించిన స్తోత్రములాగా ఉంటుంది. పోతన గారు ఎక్కడ నిందని తీసుకురాడు. చూడండి, ఒక ప్రక్కన ఆ వరాహ స్వరూపము వనముల నుండు, వనాల్లో ఉంటాడు అంటే అడవుల్లో తిరుగుతూ ఉంటాడు, ముని వర్గములో పల్ల ఘోణిగాడు, ఆ మునులు వనాల్లో ఉండేవాళ్ళు మునులే కదా, అలా అక్కడ తిరిగేటటువంటి ఘోణి ఘోణిగాడు అంటే నిందించినట్లుగా ఉంటుంది వరాహము అని. సంజనన మెరుంగరు ఎవ్వరును, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. ఇక్కడ వనముల నుండు అని అంటే వనములు అంటే ఉపనిషత్తులకు పేరు, ఆయన ఉపనిషత్తుల్లో ఉంటాడు, మునివర్గము లోపల ఉంటాడు, యజ్ఞాలు చేసే చోట ఉంటాడు, అతని పుట్టుక ఎవరికీ తెలియదు, జాడ యొకింతయు లేదు, అసలు ఆయన జాడ ఎక్కడుంటాడు ఏం చేస్తాడు అనేది ఎవరికీ తెలియదు. తన్ను డాసిన మరిడాయు, ఆయన్ని ఆశ్రయిస్తేనే వాళ్ళ దగ్గరకు వస్తాడు. వెంటబడి చిక్కక చిక్కడు, ఆయన వెంటబడాలి. ఆయన ప్రార్థనలు చేస్తూ ఆయనని చిక్కించుకుంటే కానీ చిక్కడు, అంటే మనం ఆయన్ని తలంచితే కానీ ఆయన మనకు దొరకడు. వీని నొక్క కీలున మనమెల్ల లోబడక, ఏమిటి కీలు ఏమిటి ఇక్కడ? ఒక ఈ కీలు అంటే ఇప్పుడు ఆ గుర్రాలు, ఈ కీలు గుర్రాలు అంటుండేవాళ్ళు, ఈ ఒక మేకు లాంటిది అన్నమాట కీలు. అంటే అది తీస్తే మొత్తం జారిపోతాయి ఇక. అదిగో అలా ఆ కీలు ఏమిటంటే మనము లోబడాలి అతనికి, అంటే ఆయనకి దాసులమైతే అప్పుడు ఆయన మనకి దాసుడైపోతాడు, అప్పుడు దొరుకుతాడు సుమా అంటూ ఆయన్ని కీర్తించినట్లుగా నిందగా పైకి కనపడుతూ ఉంటుంది. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీటముని గిన మునుగుగాక అలయించి పెనగు అచల సంభ్రమమునకెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక జగడంబు సైపక సౌకర్యకాంక్షయ్య ఇల క్రింద నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక కఠిన శూలధార కంఠంబు విదిలించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మీద ఒత్తు మీకు మేలుదెత్తు. భుజశక్తితో అతడు నాతో యుద్ధం చేయలేక సముద్రంలో మునిగితే మునిగినా సరే విడిచిపెట్టను, ఇవన్నీ పారిపోయినా విడిచిపెట్టను, అలాగే ఎక్కడ కింద దాక్కున్నా కూడా విడిచిపెట్టను సుమా అంటూ ఉన్నాడు. ఇది కూడా ఎలా ఉన్నది, మున్నీట మునిగినటువంటిది మత్స్యావతారము. అచల సంభ్రమమున వెన్నిచ్చిన, అచలము అంటే పర్వతము, అది సంభ్రమము తిరుగుతూ ఉంటే వెన్ను వీపు వీపిచ్చినటువంటి కూర్మం, కూర్మావతారుడైతే అవుగాక. ఇక యుద్ధాన్ని కోరకుండా సౌకర్యకాంక్షి, సౌకర్యము అంటే శోకరభావము, అంటే వరాహావతారం ఎత్తినా ఎత్తుగాక ఇల క్రింద, అంటే భూమి కిందకెళ్ళి దాన్ని పైకి లేపాడు. అట్లా కాకుండా కొంత పౌరుషమున హరిభంగి, కొంతేమో పురుష రూపము, కొంత హరి సింహరూపము, అంటే నారసింహ రూపము అయినా సరే నేను విడిచిపెట్టను సుమా. అతని కంఠాన్ని విదలించి వాని యొక్క రక్తం చేత నా సహోదరుడికి తర్పణము చేస్తాను. అలాగే ఖండితమూలద్రుమమున నిండిన విటపముల భంగి నీతడు వడ ఆఖండల ముఖ్యులు పడుదురు భండనమునని తడు తమకు ప్రాణములగుటన్. ఇతన్ని కానీ మనము జయించినట్లయితే మొదలు నరికిన చెట్టు ఎలా పడిపోతుందో అదిగో దేవతలందరూ కూడా అలా అయిపోతారు సుమా. వారందరికీ మూలమీయనే దేవతలకు. పండు దానవులార భూసురక్షేత్ర సంగత అయిన భూమికి గములు గట్టి మహితపస్వాధ్యాయ మౌన వ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడనగనన్యుడొక్కడు లేడు యజ్ఞంబు వేదంబునతడే భూదేవక్రియాది మూలమతడే దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే ఏ స్థలంబున గో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండును ఆ స్థలంబులకెల్ల మీరదిగి చరిచి దగ్ధములు చేసి రెండు మీ దర్పమొప్ప. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. విష్ణు అంటే అసలు మనకు తెలుసా ఈ సంగతి, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఎక్కడుంటాడు అని అంటే చెబుతూ ఉన్నారు తపస్సు స్వాధ్యాయము చేసేటటువంటి మునులు. అదిగో అక్కడ ఉంటాడు, ముందు వెళ్ళి వాళ్ళని నరకండి. అలాగే విష్ణుడంటే వేరే ఏం లేదయ్యా, యజ్ఞమే విష్ణుడు, యజ్ఞో వై విష్ణు, వేదమే విష్ణుడు. అలాగే ఆ యజ్ఞాలు చేసి వేద పారాయణలు చేసేటటువంటి భూదేవులు అంటే బ్రాహ్మణులు, వారు చేసే చోట అక్కడే ఉంటాడు ఆయన. అలాగే దేవ ఋషి పిత్రాది లోకములు, ఈ వాటి రుణాలు అంటూ ఉంటారు కదా, దేవరుణములు, ఋషి రుణములు, పితృరుణములు, ఈ లోకానికి వారే మేలు చేస్తూ ఉంటారు. కనుక అదిగో వారికి హాని చేస్తే చాలు, ధర్మానికి హాని చేశాము అని అంటే అప్పుడే బయటపడతాడు ఆయన, ఆయనే ఆధారం వీటన్నింటికి. గోవులకు, భూసురులకు, అలా వేదములకు, వర్ణ ఆశ్రమ ధర్మాలన్నిటికీ కూడా ఆయనేనయ్యా మూలము. ముందు వీటిని చెడగొట్టండి, వీటిని చెడగొడితే చాలు హాయిగా మనకి విష్ణుమూర్తి దొరుకుతాడు అన్నారు. మరి ఏమైనా చదువుకున్నారేమో ఆ బ్రిటిష్ వాళ్ళు, మనకైతే తెలియదు. మొట్టమొదటి వాళ్ళు చేసిన పని ఇదే, మన సంస్కృతిని నాశనం చేస్తే అప్పుడు మనం లొంగుతాము అని వాళ్ళు అనుకున్నారు. లేకపోతే మనని ఏమీ లొంగదీయలేము అని చెప్పి వాడెవడు మెకాలే ఎవడు, వాడు లేఖ రాశాడని అది ఎక్కడ లండన్లో ఉందని దాని కాపీలు కూడా మన వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఏంటి తన తండ్రికో, మీరు ప్రభుత్వానికి రాశాడో, ఇక్కడ వీళ్ళని నాశనం చేయాలంటే ముందు వీళ్ళ విద్యను జడగొట్టాలన్నాడట. ఆ వేద విద్యలన్నీ పోగొడితే అప్పుడు వీళ్ళు మొత్తం అంతా కూడా వీళ్ళ ధర్మం పోతుందని చెప్పి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టాడు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. ఏమైంది అప్పుడు, అవి చదువుకున్న వాళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళందరూ ఈ చదువులు వదిలిపెట్టేశారు. బ్రతకటానికి మరి హాయిగా ఉంది కదా, ఆ చదువులు మొదలుపెట్టారు. సరే అది ఇప్పుడు అటు ఆనాడు రాక్షసులు చేసిన పని అదే, అలాగే బ్రిటిష్ వాళ్ళు చేసిన పని అదే. కానీ మన వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఏమిటనంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్కృత భాషను కానీ మనకి రాజభాషగా పెట్టి ఉన్నట్లయితే ఈ దరిద్రం మనకు ఉండేది కాదు. హాయిగా చదువుకునేవాళ్ళు, మరి వాటి ఆ చదువులతోనే ఉద్యోగాలు వచ్చేసాయి. అలా భాష ద్వారా ధర్మం మిగిలేది. ఇప్పుడు ఏమైపోయింది, వేదమన్న పేరే తప్ప అర్థం తెలియదు. ఇంకొకరు చదువుకోకూడదనేదే తప్ప వాళ్ళు చదవలేరు, వారికి తెలియదు. కానీ వాటి మీద రీసెర్చ్ జరిగి ఉన్నట్లయితే ఎంతో గొప్ప విజ్ఞానం మనకి అంది ఉండేది. మన పూర్వులు చేసిన పని అదే. పూర్వకాలంలో ఆ విజ్ఞానం అంతా సంస్కృత భాషలో ఉంది. ఈనాడు రమ్మంటే మరి ఎలా వస్తుంది, దాన్ని తీసేశారు. పైగా ఎందుకంటున్నారు, ఇక్కడ మన వాళ్ళే చాలామంది ఎదురు తిరుగుతున్నారు. అదేదో బ్రాహ్మణుల భాష మనకెందుకంటాడు, ఆడెవడో ప్రొఫెసర్. అదేమిటి, ఒక వ్యక్తి భాష, దేశ భాషది భారత దేశంలో అందరూ కూడా హాయిగా ఉన్నారప్పుడు. అలాంటి దానిని ఇప్పటికైనా ఏదో ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎదురు తిరిగే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఇంకా నాశనం చేయటానికి, దేశాన్ని నాశనం చేయటానికి. వీరందరూ రాక్షస అంశ సంభూతులు. ఎవరైతే ఈ ధర్మాలు, భారత ధర్మాలు, భారతీయ ధర్మాలు, భారతీయ విద్యలు వద్దనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసురాంశ సంజాతులే అని ఇట్లు నిర్దేశించిన దివిజ మర్దను నిర్దేశంబులు శిరంబును ధరించి రక్కసులు పెక్కండ్రు భూతలంబున కుంజని వచ్చేశారు. అంతా ఆ భూలోకానికి వచ్చేశారు. వాళ్ళున్నది కూడా భూమి మీదే, అది మరొక ప్రాంతం. అది గ్రామపుర క్షేత్ర కర్వటఖేట ఘోషారామనగరాశ్రమాదికములు గాలించి కొలకులు గలచి ప్రాకార గోపుల సేతువులు త్రవ్వి పుణ్యభూజ చెయ్యముల ఖండించి సౌధ ప్రపా గేహ పర్ణశాలాదులు పాడు చేసి సాధు గో బ్రాహ్మణ సంఘంబులకు హింసగావించి వేద మార్గములు చెరచి కుతల మెల్లనిట్లు కోలాహలంబుగా దైత్యులాచరింప తల్లడిల్లి నష్టమూర్తులగుచు నాకలోకము మాని అడవులందుచొచ్చి రమరవరులు. ఇలా వచ్చేశారు. గ్రామములు అప్పటికే ఏర్పాటైపోయి ఉన్నాయి చూడండి. గ్రామములు, పురములు అంటే పట్టణాలు, అలాగే క్షేత్రములు, భూములు, కర్వటములు, ఆయుధశాలలు, ఖేటములు, ఘోషములు, ఆవులు ఉండేటటువంటివి, ఆరామములు, తోటలు, నగరాలు, ఆశ్రమాలు, ఇవన్నీ కూడా నాశనం చేసేశారు. ప్రాకారాలు, గోపురాలు కూడా పడగొట్టేశారు. పుణ్య వృక్షములన్నింటినీ పడగొట్టారు. అలాగే సౌధములు, మేడలు పడగొట్టారు. ఆహారము, పానీయములు ఇచ్చే సత్రములను పడగొట్టేశారు. సాధువులను, గోవులను, బ్రాహ్మణులను హింసించడం మొదలుపెట్టారు. వేద మార్గ అనుచరులు ఎక్కడుంటే అక్కడల్ల వారిని వెదకి వెదకి కొడుతూ ఉన్నారు. ఇట్లా భూమి అంతా కూడా భయంకరంగా చేస్తూ ఉంటే దేవతలు పారిపోయారట. మరి వాళ్ళు కూడా మరి ఇక్కడ భూమి మీదే ఉన్నారు. అందరూ ఏ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పారిపోయారు. అంత హిరణ్యకశిపుని దుఃఖితుండై మృత్యుండైన సోదరునకు ఉదక ప్రధానాది కార్యంబులు ఆచరించి సరే ఇక వాళ్ళు అలా చేశారు, కానీ తమ్ముడు చనిపోయాడు కదా, వాడికి మరలా ఉదక ప్రదానాలు అయ్యో దినాలు తద్దినాలు. అతని బిడ్డలకు శకుని శంబర కాలనాభ మధోత్కచ ప్రముఖులను రడించి వాళ్ళ తల్లితో కూడా హిరణ్యాక్షుని భార్యలనందరూ రావించి తమ తల్లి అయిన దితిని అవలోకించి ఇట్లనియే అతడి భార్యల్ని అతని బిడ్డల్ని పిలిచాడట. పిలిచి ఎందుకు, ఏడవలసిన పని లేదు సుమా, చనిపోయాడని ఏడవలసిన పని ఏమున్నది, ఎలాంటిది లోకమని అంటే చెబుతూ ఉన్నాడు, జ్ఞానబోధ చేస్తున్నాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదు ఒక్కచో సూరుల్వో ఎడి త్రోవబోయను భవత్సూనుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. అసలు ఏంటనుకుంటున్నారు ఈ ప్రపంచం అంటే, నీరాగార నివిష్ట పాంధులు, ఇది వేసవకాలంలో మా చలివేంద్రములు నీళ్లు పోసే చోటకి వస్తూ ఉంటారట. అక్కడక్కడ తిరిగి ఆయా పనులు చేసుకునే వాళ్ళందరూ అక్కడ వచ్చి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. చెప్పుకుని మళ్ళీ ఆవిడ దారి నాడు వెళ్ళిపోతాడట. ఈ సంసారం అంటే అంతే, ఏదో కర్మానుసారంగా వస్తారు. దాంట్లో భార్య భర్త బిడ్డలు తండ్రి తల్లి తాత ముత్తవ ఇలాంటి బంధాలన్నీ ఏర్పడతాయి. చక్కగా కర్మ బంధం తీరగానే ఎవరి దారిని వారు వెళ్ళిపోతారమ్మా. నీ కుమారుడు సూర్యుడు వీరస్వర్గాన్ని అలంకరించాడు, బాధపడకు అని తల్లితో చెబుతున్నాడు. సర్వజ్ఞుడి శుండు సర్వాత్ముడు అవ్యయుడు అమలుండు సత్యుడు అనంతుడాఢ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతమును తన మాయాప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణసంగమంబున లింగ శరీరంబులేల దాల్చి కంపిత జలములు గదలడి క్రియ దోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయై కానంగబడిన భంగి వికలభావరహితుడు ఆత్మమయుడు కంపిత అంతరంగంబున గదలినట్ల దోచు కదలడతడు. జీవుడికి ఇదేమీ లేదు సుమా, ఆ నీళ్లలో చెట్లు కదిలినట్లుగా అతడుంటాడు. ఈ శరీరము అతనికి ప్రధానము, ఆ కర్మని అనుభవించాడు. అతడు సర్వజ్ఞుడు అవ్యయుడు, అతడే పరమాత్మ. జీవుడనంటే ఎవరో కాదు, వేరే ఏమీ లేదు సుమా. హాయిగా అతడి దారిని అతడు వెళ్ళిపోయాడు, సంతోషించండి అని జ్ఞానబోధ చేశాడు. తర్వాత చూద్దాం. జై శ్రీరామ్.